72 విచారణ ఎప్పటిదాకా. కనుక రామ, మానవుడు నిరంతరము శాస్త్రీయమైన విచారణ చేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా విచారణ చెయ్యాలని కొలతలేమీ లేదు. ఎంతవరకు చెయ్యాలంటే మనస్సు సంపూర్ణంగా సందేహాలు లేకుండా ప్రశాంతి పొందేవరకు విచారణ చెయ్యాలి. తావద్విచారే త్రాజ్నో యావద్విశ్రాంతి మాత్మని సంప్రయాత్య పునర్నాసాం శాంతిన్ తుర్య పదాభిధాం 3.v.pr.19.9. రామ, ఈ సందేహరహితమైన శాంతిని తురియావస్థ అంటారు. దీనినే సప్తమభూమిక అంటారు. ఈ తురియావస్థను పొందినవాడికి ఇహలోక పరలోకాల్లో చెయ్యవలసిన పనేమీ లేదు. వాడు గృహస్థైనా సన్యాసైనా వాడికి కర్తవ్యమేమీ లేదు. వాడు జీవించినా మరణించినా ఏదైనా పనులు చేస్తున్నా మానినా వాడిలో ఏ విక్షేపాలు ఉండవు, ఏ మార్పులు ఉండవు. అప్పటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే నిర్మందర ఇవాంబోధ్యః 3.v.pr.19.11 సముద్ర మథనం అయిపోయి మందర పర్వతాన్ని బయటకు తీసేశాక పాలసముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మందరపర్వతం చిలుకుతున్నంతసేపు కల్లోలంగా ఉన్న ఆ సముద్రం ఆ పర్వతాన్ని తీసి బయట పెట్టేశాక ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో అలాగే మనస్సులో సందేహాలు శాంతించిన ఆ తురియనిష్ఠుడు కూడా తా సతిష్ఠతి యథాస్థితం 3.v.pr.19.11 తను యథాస్థితిలో ఉండిపోతాడు. ఇలాంటి బోధలు చేసేటప్పుడు అపమానాల యొక్క తాత్పర్యాన్ని గ్రహించకుండా వాటిలో ఉండే దోషాలను పట్టుకుని వెళ్లాడే వాళ్లను బోధచుంచువులు అంటారు. ఈ బోధచుంచుత్వం వల్ల రెండు దోషాలు వస్తాయి. ఒకటి, అలాంటివాడు తన దుస్తర్కాలతో బోధించిన జ్ఞానానికి జ్ఞాన సాధనాలకి కూడా వికృత రూపం కల్పిస్తాడు. దానివల్ల పరమాత్మ జ్ఞానమే అనర్థమని వాడు వాదిస్తాడు. ఇక రెండవ దోషం ఏమంటే వాడు ప్రపంచాభిమానాన్ని వదులుకోలేక ఇంద్రియ నిగ్రహం వంటి జ్ఞాన సాధనాలను లేనిపోని కుతర్కాలతో నిందిస్తాడు. కనుక రామ, బుద్ధిమంతుడైనవాడు ఇలాంటి బోధచుంచు లక్షణాలను దగ్గరకు రానీయకుండా ప్రమాణపూర్వకంగా శాస్త్ర విచారం చెయ్యాలి.